విజ్ఞాన శాస్త్రంతో వినోదాలు పుస్తకం రెండవ భాగం. మీరు ఉంటున్న ప్రదేశం సూర్యునికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ చీకటి ఉంటుంది. అప్పుడు మీరు మంచం మీద నిద్రపోతూ ఉంటారు. కానీ మీరు నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా భూమి గుండ్రంగా తిరుగుతూనే ఉంది. అందుకే మీరు నిద్రలేచే సమయానికి మీరు ఉన్న ప్రదేశం సూర్యుని వైపు ఉండి వెలుతురులో ఉంటుంది. నారింజ పండులో గుచ్చిన పెన్సిల్తో మీకు ఇంకా కొంచెం పని ఉంది. ఈ భూమి మీద చాలా వరకు భాగంలో సంవత్సరంలో కొంతకాలం వేడిగాను కొంతకాలం చలిగాను ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం. ఇది కొంచెం కఠినమైన విషయం, కానీ ఎంతో మజా వస్తుంది. బంతిని పోలిన మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతోంది. నారింజ పండును తిప్పుతూ పగలు రాత్రి మారేలా చేస్తూనే మీరు కొవ్వొత్తి చుట్టూ తిరిగినట్టే భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మన భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 365 పగళ్ళు 365 రాత్రులు అంటే ఒక సంవత్సర కాలం పడుతుంది. మీరు ఉన్న ప్రదేశంలో శీతాకాలంలో చలిగాను ఎండాకాలంలో వేడిగాను ఉంటుంది. దీనికి ఒక్కటే కారణం ఉంది, మన భూమి నిటారుగా ఉండి తిరగడం లేదు, ఎల్లప్పుడూ ఒకవైపుకి ఒరిగి ఉండి తిరుగుతూ ఉంటుంది. ఈ కారణం వలనే సూర్యుడి చుట్టూ తిరిగే ఒక సంవత్సర కాలంలో భూమిలో నువ్వు ఉండే ఉత్తరార్ధగోళ భాగం సూర్యుని వైపుకు ఎక్కువ కాలం ఉరిగి ఉంటుంది. దీని వలన మనకు సూర్యుని కాంతి ఎక్కువగా లభిస్తుంది. అందుకే వేసవిలో పగళ్ళు దీర్ఘంగాను ఎంతో వేడిగాను ఉంటాయి. భూమిలోని ఉత్తరార్ధగోళం సూర్యునికి దూరంగా ఉన్న సమయంలో పగటికాలం తగ్గిపోతుంది, అప్పుడు చలికాలం వస్తుంది. మన భూమిపైన రోజులో కొంతసేపైనా సూర్యుని కాంతి పడకపోతే భూమిపైన మొక్కలనేవి మొలవవు, ఒక్క ప్రాణి కూడా సజీవంగా ఉండదు. ఆకాశంలో మరొక పెద్ద గోళం ఉంది, దానిని చందమామ అంటాం. చందమామ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చందమామ భూమి కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. భూమి చుట్టూ ఒకసారి తిరగటానికి చందమామకి సుమారు 4 రోజులు పడుతుంది. సూర్యుని కాంతి భూమిపై కొంత భాగంలోనే పడుతుంది. అలాగే సూర్యుని కాంతి చందమామపై కూడా కొంత భాగంలోనే పడి ప్రకాశింపజేస్తుంది. ఒక్కొక్కసారి ప్రకాశిస్తున్న చంద్రుని కొంత భాగం మాత్రమే మనకి భూమి నుంచి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ప్రకాశిస్తున్న చంద్రుని భాగం అంతా కనిపిస్తుంది. దీనిని మనం పూర్ణచంద్రుడని పున్నమి రేయి అని అంటాం. మీరు చంద్రునిపైకి వెళ్ళి భూమిని చూడలేకపోవచ్చు, కానీ కావాలనుకుంటే బయటకు వెళ్ళి ఎన్నో జీవుల గురించి తెలుసుకోవచ్చు. మనకు ప్రాణం ఉంది, మన చుట్టుపక్కల ప్రాణమున్న ఇతర జీవులు ఏమిటి?